దేవత్యః ఆవుగారాయ స్వానాః ఇహ వేష్టాః ఆవుగారాయ ఏలా అవాయ రేతో ఇహ మోక్షదాద ఓహ్ ఉహాయ్ భవాయ Oh,

Oh, రహస్య గానం సంపూర్ణం ఓం.